Om Namo Venkateshaya. Om Namo Srinivasaya. పరీక్ష పెట్టే పరమాత్మునికి ఎంతటి ఎంతటి విషమ పరీక్ష. శిష్టుల రక్షణ సేయు స్వామికే శిక్షగా మారిన భక్తుని దీక్ష. గగన భువనైక లోకాధ్యక్ష కరుణా కటాక్ష వీక్షా దక్ష. కాచుకో కాచుకో కాచుకో కాచుకో. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. కడిగిన పాదం బ్రహ్మాండ మేలేటి పాదం. బ్రతికుండకని నిజ పాద దర్శనం. ఇదే కదా నిజమైన మోక్షం. చరాచర రాసులనే పావులు చేసి ఆడుతున్న నీవే. నాతో పాచికలాడగ వచ్చావే. గజేంద్రుడంతటి దాసుడినే పరీక్ష పిదవే ఆదుకున్న నీవే. గజరూపంలో హరుదించావే. ఏ యుగానయే యోగులు నోచని భాగ్యము నాదయ్యా. పరశురామ శ్రీరామ కృష్ణావతారములను ధరించిన శ్రీహరి. అవతారకుడం అవతారమూర్తిగా సాక్షాత్కరించి ధరింపజేయవై.